దశమాస్యో జరాయూనా జరాయూనా సహ సహేతి సహ యథాయం అయం వాయు వాయురేజతి ఏజతి యథా సముద్ర సముద్రయేజతి ఏజత్యేవాయం అయం దశమాస్య దశమాస్యో అస్రది దశమాస్యై దశమాస్య అస్రజ్జనాయూనా జనాయూనా సహ సహేతి సహ యస్యాహస్తే తే యజ్ఞీయా యజ్ఞీయో గర్భా ప్రద్భో యస్యాహ యస్యాయోనిః యోయర్హిరణ్యయీ హిరణ్యయీ హిరణ్యయీ అంగాన్యక్రోతా అక్రోతాయత్యం తమ్ మాత్రా మాత్రా సమాజీరం అజీరమగ్రస్వాహ స్వాహేతి స్వాహ పురుదస్మో విషూరూప పురుదస్మైతి పురు దస్మ విషూరూపో విషూరూపిషు రూప ఇందోరంత అంతర్మాహిమాన మహిమానమానంద ఆనందీరా ధీరీరా ఏకాపదీం విపదీం ఏకాపదీమిక్రేక పదీం విపదీం త్రిపదీం విపదీమిషి ద్విపదీం త్రిపదీం చతుష్పదీం త్రిపదీమిషి ద్విపదీం చతుష్పదీమష్టాపదీం చతుష్పదీమిషి చతుర్పదీం అష్టాపదీం భువనా అష్టాపదీమిత్యష్టాపదీం భువనాము అను ప్రసంతా ప్రసంతాగ్రస్వాహ పాయేతి స్వాహ మరుతో యస్యై క్షయే క్షయే పాఠ పాఠా దివ దివో వీ మహస విమహస ఇది మహస సోపాతమ సుగోపాతమో జనా సుగోపాతమీ సు గోపాతమ జనై జనా మహీ ద్యో పృథివీ పృథివీ చన నైమం ఇమం యజ్ఞం యజ్ఞం మిమిక్షత మిమిక్షతమితి మిమిక్షతీమభి భరేమభి భరేమ ఆదిగ్రా జిగ్రకలశం కలశం మహి మహ్యాత్వా ఆత్వా ఆ విశంతో విశంతో గవ ఇందవయతీందవ పునరుద్రా ఊర్జాని నివర్తస్వ వర్తస్వసా సానా నహస్రం సహస్రం దుఃఖ దుఃఖోరుధారా ఉరుధారా పయస్వతీ ఉరుధారేరు ధారా పయస్వతీ పునః పునమ్మా ఆవీశత ఆవీశత విశతాగ్రై తైరితీరై కమ్యే కామ్యే కామ్యైరే విలే చంద్రే చందే చంద్రే చంద్రే జ్యోతే జ్యోతేదీతే అదీతే సరస్వతి సరస్వతి మహి మహి విశ్రుతి విశ్రుతి విశ్రుతి ఏతాతే తే అగ్నే అగ్నే నామాని నామాని దేవేషు దేవేషు మా మా సుకృతం సుకృతం బ్రూతాత్ సుకృతమిషు కృతం బ్రూతాది బ్రూతాత్ ఇహ రతీ రతీరిహ ఇహరామధ్వం సమధ్వమిహ ఇహ ఘతీ ఘతేరిహ ఇహ స్వధృతి ప్రధృతి స్వాహ స్వధృతి స్వ ధృతి స్వాహేతి స్వాహ ఉపసజం ధర్మం ఉపసజం నిత్యోపసజం ధర్మం మాత్రే మాత్రే ధర్మా ధర్మా మాతరం మాతరం దయం దయం రాజ రాజస్కోషం కోషమస్మాసు అస్మాసు దీధరే దీధర స్వాహ స్వాహేతి స్వాహ అగం మజ్జ్యోతి జ్యోతిరమృత అమృత అభూమ అభూమ దివం దివం పృథివీరా పృథివ్యా అధి తద్ధ్యారూఢామ ఆరుహామ అరుహామేత్యరుహామ అవీరామదేవాన్ దేవాన్ స్వాహ స్వద్యోతి జ్యోతిర్జ్యోతి యువం తమ్ తమింద్రపర్వత తంద్రపర్వత పురోజిధా పురోజిధాయ పురోజిషేషి పురవ ఇధా యోనా ప్రతన్యాత్ ప్రతన్యాదప అపతంతం తమితం హతం వజ్రేణ వజ్రేణ తంతం తమితం విధ్యాతం హతమితే హతం దూరే శక్తాయ శక్తాయే సంతగ్రహాం గ్రహాణయ్యే యజినక్షతస్మాకం అస్మాకాం శత్రూన్ శత్రూన్ పరీ పరీశూర దూరవిశ్వత విశ్వతో జన్మా జన్మాదర్శేష్ట దర్శేష్ట విశ్వత విశ్వతీ విశ్వత పరమేష్టీత పరమేష్ీతి పరమే అభిహీత ప్రజాపతి అభిహీతీత ప్రజాపతిర్వాచీ ప్రజాపతి ప్రజాపతి వాచి వ్యాహృతాయామంధాహృతాయామితి ఆహృతాయాం అంధో అచ్చేత అచ్చేతవిత అచ్చేత సవితాన్యా సన్యాం విశ్వకర్మా విశ్వకర్మా దీక్షాయాం విశ్వకర్మేతి విశ్వకర్మా దీక్షాయాం పూషా పూషా సోమక్రయణ్యాం సోమక్రయణ్యామిలా సోమక్రయణ్యామితి సోమ క్రయణ్యాం ఇంద్రశ్చమరుత మరుతశ్చక్రయాయోపోత్ ఉపోత్తితో శూర ఉపోత్తిత్యోగ ఉత్ీత అసూర పణ్యమాన పణ్యమానో మిత్ర మిత్రీత క్రీతో విష్ణో విష్ణుశిపి విష్ట శిపివిష్ట ఊరౌ శిపివిష్టి విష్ట ఊరా ఆసన్న ఆసన్నో విష్ణో ఆసన్న ఇత్యాసన్న విష్ణునరంధీష నరంధీష ప్రోష్యమాన ప్రోష్యమాన సోమా రోహ్యమాన చిత్ర పుష్యమాన సోమ ఆగాత ఆగాతో వరుణ ఆగాత వరుణ సంధ్యా ఆసంధ్యాసన్న ఆసంధ్యామిత్యా సంధ్యా ఆసన్నోగ్ని ఆసన్న సన్న అగ్నిరాగ్నిభ్యే ఆగ్నిభ్యయుంద్రాహ ఇంద్రో అభిధానే అభిధానే సర్వ అభిధానమితి అభిధానే అసర్వోపాపయమాన ఉపాపయమాన విశ్వే ఉపాపయమాన ఇుప అవభయమాన విశ్వే దేవా దేవా ఆంశుషు ఆంశుషుమానేషు నిప్యమానేషు విష్ణు నిప్యమానే శ్రుతి ఉప్యమానేషు విష్ణురాప్రీతపా ఆప్రీతపా ఆప్యాయమాన ఆప్రీతపా ఇత్యాప్రీత పా ఆప్యాయమానో యమ ఆప్యాయమాన ఇత్యాయమాన యమస్సూయమాన సూయమానో విష్ణు విష్ణు సంభ్రియమాన సంభ్రియమానో వాయు సంభ్రియమాన సంభ్రియమాన వాయు పూయమాన పూయమాన శుక్ర శుక్ర పూత పూత శుక్ర శుక్రక్షీర క్షీరశ్రీయన్మంత్రీ క్షీరశ్రీతి క్షీర శ్రీ మంత్రీ సత్తుశ్రీ సత్తుశ్రీయన్విశ్వే సత్తుశ్రీతి సత్తుశ్రీ విశ్వే దేవా దేవాశ్చ మతేషు సమతేషు ఉన్నీత ఉన్నీతో ఉన్నీతయిత్యుత్ నీత అసుర్హోమాయ హోమాయోద్యత ఉద్యతో రుద్ర ఉద్యతయిత్యుత్ రుద్రో హూయమాన హూయమానో వాసా వాసోభ్యావృత్త అభ్యావృత్తో నిచక్షారా అభ్యావృత్త ఇత్యాది ఆవృత్త విచక్షా ప్రతిఖ్యాత విచక్షా ఇతేంద్రక్షారా ప్రతిఖ్యాతో భక్ష ప్రతిఖ్యాత ఇది ప్రతిఖ్యాత భక్ష పీత పీత పితరా పితరో నారాసాంసా నారాసాంసాద్యమాన ప్రాద్యమాన సింధు సింధూరవృతాయ అవృతాయోద్యత అవృతాయేత్యవృతాయ ఉద్యత సముద్ర ఉద్యతనిత సముద్రోభ్రవహ్రియమాన అభ్రవహ్రియమాన సరిద అభ్రవహ్రియమాన ఇత్యాది అవహ్రియమాన శరిద ప్రప్లూత ప్రప్లూత ఇది ప్రప్లూత ఓజసాస్కలిత కలిత్యేతి కదాగ్నేతి వీరల్యేర్వీరతమా వీరతమా చవిష్ఠా వీరతమేతి వీర తమా చవిక్షేది చవిష్ఠా వ్యాపత్యేతే పత్యేతే అప్రతీత పత్యేతే ఇది పత్యేతే అప్రతీత సహోభి అప్రతీతేప్రతీత సహోభిర్విష్ణు సహోభిర్వి విష్ణు అగన్ విష్ణు ఇది విష్ణు అగన్ వరుణ వరుణ పూర్వభూత పూర్వభూత ఇది పూర్వభూలౌ దేవాన్ దివం దివమగన్ అగణయజ్ఞ యజ్ఞస్తపాదో మా మాద్రవేణం ద్రవేణమస్తు మనుష్యాన్ మనుష్యానంతరిక్షం అంతరిక్షం పిత్రే పిత్రే పృథివీం పృథివీయం యంకం కంచ లోకం లోకమగన్ అగణం యజ్ఞ యజ్ఞస్తపాదో మే మే భద్రం భద్రమాభూత్ అభూరిత్యాభూత్ సవిత సవిత ప్రా సవితరితి సవిత ప్రసూవ సువయజ్ఞం యజ్ఞం ప్రా ప్రసూవ సువేమం ఇమం భగాయ భగాయే భగాయ దివ్యోగంధర్వ గంధర్వ కేతపా ఏతపాయిత ప్రాహేతన్న నునాసు పునాసు వాచ వాచస్పతి పచన్న అద్య అద్య వాయు వాయవ్యస్వదతు స్వదత్తి స్వదతు ధృవసలం ధృవసలమిది ధృవ సలం స్వాషదం మనస్సదం ఋషదమితి సదం మనస్సదముపయామవేహీత మనస్సదమితి మనస్సదం ఉపయామవేహీతోసి ఉపయామవేహీతయుత్యోపయామ వేహీత హరీంద్రాయ ఇంద్రాయ స్వాయుష్టం దృష్టం గృహామి గృహామ్యేషే తేజోని యోనింద్రాయ ఇంద్రాయ స్వాయుష్టతమం యుష్టతమమప్సుషదం యుష్టతమమితి యుష్టతమం అప్సుషదం త్వా అప్సుషదమిత్యస్సు సదం త్వా ఘటసదం ఘతసదం యోమసదం ఘతసదమిది ఘటసదం యోమసదం ఘటిసదం యోమసదమితి యోమ సదం ప్రతిసదమంతరిక్షసదం ప్రతిసదమిది సదం అంతరిక్షసదం దివిసదం అంతరిక్షసదమిత్యంతరిక్ష సదం దివిసదం దేవసదం దివిసదమిది సదం దేవసదం నాకసదం దేవసదమితి దేవ సదం నాకసదమితి నాక తదం అపాగ్రేరసం తదముద్రాయసం ఉద్రాయసాం తోర్యే ఉద్రాయసమిత్యుతేయసం తోర్యే సంతం సంతాం సమాహీతం సమాహీతమితేషం ఆహీతం అపాగ్రేరసస్య రసస్యయః యోరసాః రసస్తం కణంవాః యో గృహ్ణామి గృహ్ణామ్యుత్తమం ఉత్తమమిత్యూతే తమం గ్రహాభూర్జాహుతయః ఊర్జాహృతయో వ్యంతాః ఊర్జాహృతయోర్జ ఆహృతయః యంతో విప్రాయ విప్రాయ మతిం మతిమితి మతిం తేషాం విషిప్రియాణాం విషిప్రియాణాం వః విషిప్రియాణామితి విషిప్రియాణాం ఓహం అహమిషం ఇషమూర్జం ఓర్జాం సమ్ సమగ్రభం అగ్రభమిత్యగ్రభం సంపృజస్థ సంపృజితేషం పురా కథం సమ్నా మా భద్రేణ భద్రేణ వృంత వృంత విపృజా విపృజస్థ విపృజైపృజా కవీ ఇమా మా పాపేన పాపేన వృంత వృంతేతి వృంత ఇంద్రస్ వజ్రా వజ్రోసి అసి వాజసా వాజసాయా వాజసాయి వాజ స్వాయం అయం వాజం వాజాంసే సేది సే వాజస్యను ను ప్రసవే ప్రసవే మాతరం ప్రసవజితి ప్రసవే మాతరం మహీ మహీమీ అదీయన్నామ నామవజరసా అజరసా కరామహే కరామహ ఇది కరామహే ఎస్యామిదం ఇదం విశ్వం విశ్వం భువనం భువనమావివేశ ఆవివేశ్యాం ఆవివేశేత్యా వివేశ తస్యాన్న నో దేవ దేవత అవితా జన్మ జన్మ సా విషకే సా విషమితి సా విషకే దేవీ రామ ఆపో అపాన్ అపాన్ నపాత్ నపాద్యోవాహోర్మి ఓర్మి ప్రతోవర్తి ప్రతోవర్తి ప్రోవర్తి కపున్మాన్ రాజసా కపున్మానికి కపుత్ మాన్ రాజతాస్తేన రాజతాయ తేనాయం అయం వాజం వాజాం సేత్ సేత్ అపత్సంగు అంతరమృతం అమృతమస్సు అప్సు భేషజం అప్సిత్యు భేషజమపాం అపామృత ఉత ప్రశస్తి ప్రశస్తి ప్రశస్తిభ అశ్వాభవత భవతమాజినా వాజిన వాజినా వాతో ఆవహ సోమనా మనోభవ ఆగంధర్వా గంధర్వా సప్తవింశతి సప్తవింశతి సప్త వింశతి తే అగ్రే అగ్రే స్వం అశ్వమయుంజన్ అయుంజస్ తే అస్మిన్ అస్మిన్ జవం జవమాగదు ఆదధు అదధురిత్యాదు వాతరాంధా వాతరాంధా ఇది వాత రాంధాన్ పాజిం యుజ్యమాన యుజ్యమాన ఇంద్రస్య ఇంద్రస్యేవ దక్షిణ ఇంద్రస్యేంద్రస్ ఇవ దక్షిణ శ్రియా శ్రియై యుజంతు మరుతో విశ్వేజస విశ్వేజస ఆదే విశ్వేజసరి విశ్వేజస ఆదే తే స్పష్టా స్పష్టా పత్సు పత్సు జమం పత్తి పతిత్సు జమం దాతు దాతి దాతు జవో యస్ వాజిన్ పాదిహీత నిహీతో గృహా నిహీత నిహీత గృహాయ పరీత పరీతో అచరత్ పరీత పరీత అచరచ్చే వాత వాతే తేనాన మోవాదిన్ వాదిన్ బలవాన్ బలవాన్ బలేన బలవానికి బలవాన్ బలేన వాజజిత్ వాజజిచ్చ వాజజితి వాజజితే చై ఏ సమానే సమానే చారయిష్ణు పారయిష్ణురితి పారయిష్ణు వాజీనో వాజజిత వాజయితో వాజం వాజజిత వాజజిత వాజాంతరిష్యంతా తరిష్యంతో బృహస్పతే బృహస్పతే అద్భాగం భాగమవ అవ జిగ్రత జిగ్రతే జిగ్రత దేవస్యవయం పయాంస విదు సవితు సవే సవే సత్యతావత సత్యతావసో బృహస్పతే సత్యతావత సత్యతావత బృహస్పతే ఉత్తమం ఉత్తమం నాకం ఉత్తమమిత్యోత్తమం నాకామం గృహేమ గృహేమేంద్రస్ ఇంద్రస్యోత్తమం ఉత్తమం నాకం ఉత్తమమిత్యోత్తమం నాకామం గృహేమ గృహేమారుహా అరుహామ బృహస్పతే బృహస్పతే వాయుం వాయుం ఇంద్రయ బృహస్పతయే బృహస్పతయే వాయుం వాయుం వదత వదత బృహస్పతి బృహస్పతి వాయుం వాయుం యావయత యావయతే ఇంద్ర ఇంద్రవాయుం వాయుం జయ జయేంద్రాయ ఇంద్రాయ వాచం వాచం వదత వదతేంద్రం ఇంద్రం వాయుం వాయుం యాపయత వ్యాపయతైషా ఏషా వాహ వర్షా సా సత్యా సత్యా సంవాగ్ సంవాగభూత్ సంవాగితేషం వాక్ అభూత్యయా బృహస్పతి బృహస్పతి వాజం వాజమదీజపత అదీజపతాదీజపత అదీజపత బృహస్పతి బృహస్పతి వాచం వాచం వనస్పతయ వనస్పతయోగి ముచ్యధ్వం ముచ్యధ్వం దేవస్య భయం పయాంబరవితు రవితు స్రవే స్రవే సత్యసావస సత్యసావసో బృహస్పతే సత్యసావస ఇతి సత్య సర్వస బృహస్పతే అర్వాజజిత వాజజితో వాజం వాజజిత వాజజిత వాజం జేష్మ జేష్మవాజీన వాజీనో వాజం వాజీం జయత జయతాధ్వాన అధ్వాన స్కభ్రంతా స్కభ్రంతో యోజనా యోజనామిమానా ఇమానాష్టాష్టాని కాష్టాని గచ్చత గచ్చతేతి గచ్చత ఏష్య వాజీ వాజీ క్షిపణిం క్షిపణిం తురణ్యతి తురణ్యతి గ్రీవాయాం గ్రీవాయాం బద్ధ బద్ధో అపి కక్షే అపి కక్ష ఆసని అపి కక్ష ఇత్యాది కక్షే ఆసనేత్యాసని కృతుంద్రాధిక్రా అను సంతవేయస్వత్వేయస్వత్వేయస్వదితి సంతవేయస్వత్వే అంకాగ్యను అన్వాపనీ ఫలవే ఆపనీ ఫల విద్యా పనీ ఫలవే ఉతస్మా స్మాస్ అ్రవత ద్రవతస్వరణ్యత పర్ణం పర్ణం నవే వేరము అను వాచి వాచి ప్రగద్భినా ప్రగద్భిన ప్రగద్భినా శేనస్యే వజ్రజాత శేనస్యేతి శేనస్ ఇవ ధ్రజతో అంకసం అంకసం పరీ పరీదధిక్రామణిక్రామస్వధిక్రామయుతి క్రామ సహోర్జా ఊవర్జాతరిత్రతః తరిత్రతైతి చరిత్రతః అన్నాః నోపవంతు భవంతు వాజినాః వాజినో హవేషు హవేషు దేవతాతా దేవతాతా మితద్రావః దేవతా తేతి దేవతాతా మితద్రావః సర్కాః మితద్రావజితే మితద్రావః సర్కాంతీషు అర్కాః జంభయంతో అహిమృతం మృతాం రక్షా అగ్నేసి రక్షా అగ్నేసి తనేమి తనేమ్ యత్పత్ ఆత్మద్యోజవన్ యుజవన్నమీవాహ అమీవాయుమీవాహ సేనాః నో అర్వంతః అర్వంతోపనశ్రుతాః తేనాః నో అర్వంతః అర్వంతోహవనశ్రుతాః హవనశ్రుతో హవం హవనశ్రుత ఇతి హవన కృతాః హవం విశ్వే విశ్వే శృణ్వంతు శృణ్వంతు వాజినాః వాజినో మితద్రావః మితద్రావజితి మితద్రావః సహస్రసా మేఘసా తాయివ సహస్రసా ఇతి సహస్రసాః మేఘసా తాయివత్మనా మేధసా తాయువేతి మేధసాతౌ ఇవ ఆత్మనా మహః మహో యే ధనం ధనాం సమితేషు సమితేషు జభ్రిలే సమితేష్ జభ్రిలైతి జభ్రిలే వాజే వాజేరత వాజే వాజయితి వాజే వాజే అవత వాజినః వాజినో నః నో ధనేషు ధనేషు విప్రాః విప్రా అమృతాః అమృతారతజ్ఞాః ఋతజ్ఞా ఇత్యేత జ్ఞాః అస్యమద్వాః మధ్వ పివత పివత మాదయధ్వం మాదయధ్వం తృప్తాః తృప్తాయాత యాతపతిభిః పతిభిర్దేవయానైః పతిభిరితే పతిభిః దేవయానైరితి దేవయానైః ఆమా మావాజస్య వాజస్య ప్రసవః ప్రసవో జగమ్యాద్ ప్రసవయితి ప్రసవః జగమ్యాదే మే ఏ మే ఇమే ద్యావాపృథివీ ఇమే ఇతి ఇమే ద్యావాపృథివీ విశ్వరూపే ద్యావాపృథివీ ఇది ద్యావాపృథివీ విశ్వరూపే ఇది విశ్వరూపే ఆమా మా గంతం గంతం పితర పితరా మాతర మాతరా ఇవం ఇవ మామా ఆమా మా సోమాః సోమో అమృతత్వాయ అమృతత్వాయ గమ్యాత్ అమృతత్వాయేత్యమృతత్వాయ గమ్యాదితి గమ్యాత్ వాజీనో వాజజితః వాజజితో వాజం వాజజితైతి వాజజ్యుతః వాజాం సధృవాగ్నేశాః సధృవాగ్నే సో బృహస్పతేః సర్వాగ్నేపలితి సర్వాగ్నేశాః బృహస్పతేర్భాగం భాగమవ అవజిఘ్రత జిఘ్రత నిమృజానాః నిమృజానా ఇది నిమృజానాః ఆపయే స్వాహా స్వాహా స్వాపయే స్వాపయే విజాయ స్వాపయితి సు ఆపయే అభిజాయ కృతవే అభిజాయేత్యపి జాయ కృతవే వసవే వసవే హత్పతయే అహత్పతయేన్నే అహత్పతయిత్యహ పతయే అన్నే ముగ్ధాయ ముగ్ధాయ ముగ్ధాయ ముగ్ధాయ వైనాంసినాయ వైనాంసినాయ వినాంసినే వినాంసిన ఆంత్యాయనాయ వినాంసినైతి వినాంసినే ఆంత్యాయనాయాంత్యాయ ఆంత్యాయనాయేత్యాంత్యా ఆయనాయ అంత్యాయ భువనాయ భువనాయ భువనస్య భువనస్య పతయే పతయేధీపతయే అధీపతయ ఆయో అధీపతయ్యధీపతయే ఆయుర్విఘ్నేన విఘ్నేన కల్పతాం కల్పతాం ప్రాణః ప్రాణచక్షు చక్షుశ్రోత్రం శ్రోత్రం పృష్టం పృష్టం యజ్ఞ యజ్ఞో యజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతాం జాయే జాయేహి స్వాహోహాది స్వాహ లోహావ ప్రజాపతే ప్రజాపతే ప్రజా ప్రజాపతేరి ప్రజాపతే ప్రజా భూమ ప్రజాయి ప్రజా అభూమస్వాహేవా దేవా అగన్మా అగన్మామృత అమృత అభూమ అభూమేత్యభూమ అస్మేవాహ అస్మేత్యస్మే ఓ వస్తు అస్ంద్రియమ్ ఇంద్రియమస్మే అస్మే బ్రహ్మం అస్మేత్యస్మే బ్రహ్మముత ఉపక్రతు క్రతురి క్రతు అస్మే వస్త్రాగ్నిసి అస్మేత్యస్మే వస్త్రాగ్నిసి సంతు సంతు అజితేవ నమో మహత్రే మాత్రే పృథివ్యై పృథివ్యా ఇయమ్ ఇయమ్ తేరాట్రాజ్యంతాసి అసి యమాన యమానో ధ్రువ ధ్రువోసి అసి ధర్మా ధర్మకృష్ై కృష్ై క్షేమాయ క్షేమాయ వైజ్యై వైజ్యై పోషాయ పోషాయేతి పోషాయ మాజస్ేమం ఇమం ప్రసవ ప్రసవస్థూషువే ప్రసవైతి ప్రసవేగ్రే ఋతువైతి ఋతువే అగ్రే సోమం సోమాం రాజాన్ రాజానమోషధీషు ఓషధీష్స్సు అప్సిత్యపిత్సు తాస్మభ్యం అస్మభ్యం మధుమతీ మధుమతీర్భవంతు మధుమతీరి మధు మతీ భవంతు వయమ్ వయాం రాష్ట్రే రాష్ట్రే జాగిరామ జాగిరామ పురోహీతా పురోహీతా ఇది పుర హీతా వాజస్ేదం ఇదం ప్రసవ ప్రసవ ఆవభూవ ప్రసవైరిత్ర సవ ఆవభూవ ప్రభూవేమా ఇమాచ విశ్వా విశ్వా భువనాని భువనాని సర్వతీ సర్వత సనేమి రాజా రాజా పరీ పరీరాజి యాతి విద్వాన్ విద్వాన్ రయిం రయిం పుష్టిం పుష్టిం వర్ధయమాన వర్ధయమానో అస్మే అస్మేస్మే మాజస్వేమాం ఇమాం ప్రసవ ప్రసవశిశ్రియే ప్రసవ ఇది ప్రసవ శిశ్రియే దివం దివమిమా ఇమా విశ్వా విశ్వా భువనాని భువనాని సమ్రాట్ సమ్రాటి సంప్రాట్ అరిత్రం తం దాపయతి దాపయతి ప్రజానన్ ప్రజానన్ సహ ప్రజానన్ని ప్రజానన్ సనాహ నోరీం ప్రయేం సర్వీరం సర్వీరీ సర్వీరమితి సర్వీరం నియచ్చతు యచ్చత్తు అగ్నే అచ్చ అచ్చావత అదేహా విఘనా ప్రతి ప్రదేహ సుమనా భవ సుమనాది సుమనా భవేతి భవ ప్రణా యచ్చ సహస్రజి సహస్రజి త్వం సహస్రజితి సహస్రజి త్వాం ఘనదాహి ఘనదా ఘనదా అసీత్యసి సోమాం రాజానం రాజానమవసే అవసేగ్ని అగ్నిమన్వారభామహే అన్వారభామహిత్యను ఆరాధామహే ఆదిత్యం విష్ణుం విష్ణుం సూర్యం సూర్యం బ్రహ్మాణం బృహస్పతి బృహస్పతిమితి బృహస్పతి ప్రణాయో యమా హర్యమా ప్రపూషా పూషా ప్రసరస్వతీ సరస్వతీ సరస్వతీ ప్రవాగ్ వాగ్దేవీ దేవీ దాతు దాతు దైతేన అర్యమనం బృహస్పతి బృహస్పతిమింద్రం ఇంద్రం దానాయ దానాయ చోదయ చోదయేతి చోదయ పాదం విష్ణు విష్ణూ సరస్వతీ సరస్వతీకారవితారాజినం వాజినమితి వాజినం సరస్వతీ వాచ వాచోయన్ తుర్యం దామి బృహస్పతే బృహస్పతే సామ్రాజ్యేన సామ్రాజ్యేనా సామ్రాజ్యేనేతి సామ్రాజ్యేన అభిషించామి ఇంద్రస్థామ్రాజ్యేన సామ్రాజ్యేనా సామ్రాజ్యేనేతి సామ్రాజ్యేన అభిషించామి సించామీతి సించామి అగ్నిరేకాక్షరేణ ఏకాక్షరేణ ప్రాణం ఏకాక్షరేణేత్యేక అక్షరేణ ప్రాణముత్ ఉదాజయత్ అజయత్వం తముత్ ఉద్వేషం జేషమశ్వినౌ అశ్వినౌద్యక్షరేణ యక్షరేణ ద్విపదా యక్షరేణేతి ద్వి అక్షరేణ ద్విపదో మనుష్యాం ద్విపదైతి ద్వి పదా మనుష్యాను ఉదాజయతాం అజయతాం తాన్ తాను ఉజ్జేషం జేషం విష్ణో విష్ణుత్యక్షరేణ త్రీన్ త్రక్షరేణేతి త్రి అక్షరేణ త్రీమాన్ ఇమాన్ లోకాన్ లోకాన్ని ఉదాజయసి అజయస్తాన్ తాన్ ఉజ్జేషం జేషాం సోమా సోమచతురక్షరేణ చతురక్షరేణ చతుష్పద చతురక్షరేణేతి చతు అక్షరేణ చతుష్పద పశూన్ చతుష్పద ఇది చతు పద పశూన్ ఉదాజయతి అజయస్తాన్ తానుదే ఉజ్జేషం జేషం పూషా పూషా పంచాక్షరేణ పంచాక్షరేణ పంచ పంచాక్షరేణేతి పంచ అక్షరేణ పంచూన్ ఋతూను ఉదాజయతి అజయస్తాన్ తానుదే ఉజ్జేషం ఏషాం కవిత కవిత షలక్షరేణ షలక్షరేణ షట్ షలక్షరేణేతి షట్ అక్షరేణ షల్ ఋతూను ఉదాజయతి అజయస్తాన్ తాను ఉజ్జేషం ఏషం మరుత మరుత సప్తాక్షరేణ సప్తాక్షరేణ సప్త సప్తాక్షరేణేతి సప్త అక్షరేణ సప్తగ్రామ్యాన్ గ్రామ్యాన్ పశూన్ పశూను ఉదాజయన్ అజయస్తాన్ తాను ఉజ్జేషం ఏషం బృహస్పతి బృహస్పతి రష్టాక్షరేణ అష్టాక్షరేణ గాయత్రీ అష్టాక్షరేణేష్ట అక్షరేణ గాయత్రీముత్ ఉదాజయతి అజయస్తాం తాముత్ ఉజ్జేషం ఏషం మిత్ర మిత్రో నవాక్షరేణ నవాక్షరేణ త్రివృతం నవాక్షరేణేతి నవ అక్షరేణ త్రివృతగ్రస్తోమం త్రివృతమితి త్రివృతం సోమముదే ఉదాజయతి అజయత్వం తముదే ఉజ్జేషం ఏషం వరుణ వరుణ దశాక్షరేణ దశాక్షరేణ విరాజం దశాక్షరేణేతి దశ అక్షరేణ విరాజముత్ విరాజమిది రాజనం ఉదాజయతి అజయస్తాం తాముదే ఉజ్జేషం ఏషమింద్రాః ఇంద్ర ఏకాదశాక్షరేణ ఏకాదశాక్షరేణ త్రిష్టుభం ఏకాదశాక్షరేణేత్యేకాదశ అక్షరేణ త్రిష్టుభముత్ త్రిష్టుభమితి త్రిష్టుభం ఉదాజయతి అజయస్తాం తాముదే ఉజ్జేషం ఏషం విశ్వే విశ్వే దేవాః ఏవాదశాక్షరేణ ద్వాదశాక్షరేణ జగరతీం ద్వాదశాక్షరేణేతి ద్వాదశ అక్షరేణ జగరతీముదే ఉదయం అజయగ్రస్తాం తాముదే ఉజ్జేషం జేషం వసావః వసావస్త్రయోదశాక్షరేణ త్రయోదశాక్షరేణ త్రయోదశం త్రయోదశాక్షరేణేతి త్రయోదశ అక్షరేణ త్రయోదశగ్రస్తోమం త్రయోదశమితి త్రయః దశం స్తోమముదే ఉదజయన్ అజయగ్రస్తం తముదే ఉజ్జేషం జేషాం రుద్రాః రుద్రాశ్చతుర్దశాక్షరేణ చతుర్దశాక్షరేణ చతుర్దశం చతుర్దశాక్షరేణేతి చతుర్దశ అక్షరేణ చతుర్దశగ్రస్తోమం చతుర్దశమితి చతుర్దశం స్తోమముత్ ఉదజయన్ అజయగ్రస్తం తముత్ ఉజ్జేషం చేరమాదిత్యాః ఆదిత్యా పంచదశాక్షరేణ పంచదశాక్షరేణ పంచదశం పంచదశాక్షరేణేతి పంచదశ అక్షరేణ పంచదశగ్రస్తోమం పంచదశమితి పంచదశం స్తోమముత్ ఉదజయన్ అజయగ్రస్తం తమముదే ఉజ్జేషం జేషమదీ అదీ షోడశాక్షరేణ షోడశాక్షరేణ షోడశం షోడశాక్షరేణేతి షోడశ అక్షరేణ షోడశగ్రస్తోమం స్తోమముదే ఉదజయతి అజయస్తం తముదే ఉజ్జేషం జేషం ప్రజాపతి ప్రజాపతి సప్తదశాక్షరేణ ప్రజాపతి ప్రజాపతి సప్తదశాక్షరేణ సప్తదశం సప్తదశాక్షరేణేతి సప్తదశ అక్షరేణ సప్తదశగ్రస్తోమం సప్తదశమితి సప్త దశం స్తోమముత్ ఉదజయత్ అజయత్తం తముత్ ఉజ్జేషం జేషమితి జేషం ఓ